నాలుగవ అధ్యాయము. కర్మయుగమే ఉపాయముగా సర్వరూప సంన్యాస సహితము మరియు జ్ఞాననిష్టారూపమైన యోగము ఇంతకు పూర్వపు రెండు మూడవ అధ్యాయముల యందు చెప్పబడినది. వానిలో వేదసారమైన ప్రవృత్తి ధర్మరూపము మరియు నివృత్తి ధర్మరూపము ఆ రెండు విధములైన ధర్మముల సంపూర్ణ తాత్పర్యము చెప్పబడినది. ఇంకా ముందు ఉన్న సంపూర్ణమైన గీతయందు భగవంతుడు యోగ శబ్దము ద్వారా జ్ఞానయోగమునే చెప్పును. అందుచేత వేదార్థమంతయు జ్ఞానయోగమునందే తెలుపబడియున్నదని తలంచి భగవంతుడు వంశపరంపరా కథనము ద్వారా జ్ఞాననిష్ట రూపయోగమే చెప్పుచున్నారు. భగవంతుడు ఇలా అన్నాడు, 4.1 ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వామనవే ప్రాహమనురిక్ష్వాకవే 2 బ్రవీత్. అనగా జగత్తును శాసించగలిగిన క్షత్రియులయందు బలవీర్యాది శక్తిని స్థాపించుట కొరకు భగవంతుడనైన నేను ఇంతకు పూర్వము చెప్పబడిన 2-3 అధ్యాయములందు చెప్పినటువంటి యోగమును ఈ సృష్టికి పూర్వమే ఆదికాలమునందే సూర్యునికి చెప్పియున్నాను. అట్లేలేన ఆ యోగబలము కలిగియున్న క్షత్రియులు బ్రహ్మత్వమును రక్షించగల సమర్థత కలిగియున్నారు. మరియు బ్రాహ్మణ మరియు క్షత్రియుల పాలన సరిగా ఉన్నంతకాలము ఈ 2 వనముల వారు సర్వజగత్తును చక్కగా పాలించగలరు. ఈ యోగము యొక్క ఫలము అవినాశి అనగా నశించినది కాదు. అందుచే ఇది అవ్యయము అనగా ఎన్నడూ తరగనిది. ఏలేనా సమ్యక్ అనగా సర్వాంగ పూర్ణమైన జ్ఞాననిష్ట రూపమైన ఈ యోగము యొక్క మోక్షరూపమైన ఫలము ఎన్నడూ నశించినది కాదు. ఆ సూర్యుడు ఈ యోగమును తన పుత్రుడైన మనువుతో చెప్పియున్నాడు. ఆ మనువు తన పుత్రుడు మరియు అందరికంటే ముందుగా రాజు కాబోవుచున్న ఇక్ష్వాకునితో చెప్పియున్నాడు. 4.2 ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుహ సకాలేనేహ మహతా యోగో నష్టః పరంతప. ఈ విధముగా క్షత్రియవణములకు చెందిన వారి పరంపరగా లభించిన ఈ యోగమును రాజర్షులు అనగా రాజయుండియు ఋషి అయిన మహాత్ములు ఎరింగియున్నారు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. ఈ ఓ పరంతప అనగా అర్జున, ఇప్పుడు ఈ యోగము చాలా కాలము నుండి మానవ లోకమునందు లోపించినది అనగా ఆ సంప్రదాయ పరంపర అనగా తండ్రి నుండి కుమారునికి వచ్చు క్రమము తెగిపోయినది. ఎదిటి పక్షమున ఉన్నవారిని పరా అనగా పరాయివారు అని అందురు. అట్టి పరాయి వారిని ఎవడు శౌర్యమనబడు తేజస్సుతో అనగా శౌర్యమనే కిరణముల ద్వారా సూర్యుని వలె తపింపజేయునో ఆతడు పరం తప. అనగా శత్రువులను తపింపజేవాడు అనగా శత్రువులను జయించువాడు అని అనబడును. ఇంద్రియములను జయింపజాలనటువంటి బలహీనులకు చిక్కి ఈ యోగము భ్రష్టమైపోయినది. ఇది చూచి దానితోపాటు లోకాలను పురుషార్థరహితులుగా చూచి 4.3 సయేవాయం మయాతే 2దయయోగ ప్రోక్తః పురాతనః భక్తో 2 సీమే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. అనగా ఇప్పుడు నేను నీకు చెప్పుచున్నది ఆ ప్రాచీన యోగమే. అలా నీకు నేను ఎందులకు చెప్పుచున్నానగా నీవు నా భక్తుడవు మిత్రుడవు కూడాను. అందుచేత జ్ఞానరూపమైన ఈ గొప్ప యోగమును నేను నీకు చెప్పుచున్నాడను. భగవంతుడు అసంగతమైన విషయము చెప్పుచున్నాడని ఎవరైనా తలంచుదురేమోయన్న భావముతో అట్టి అపార్థము కలగకుండుటకుగాను అర్జునుడు శంకించుచు ఇట్లనెను, 4.4 అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేత ద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. కృష్ణ, నీ యొక్క జన్మము అత్యంత అర్వాచీనము అనగా ఆధునికము అనగా నిన్న మొన్నటిది. వసుదేవుని ఇంట జన్మించినవాడవు. మరి సూర్యుడు ఈ సృష్టికి పూర్వము నుండియే ఉన్నవాడు. అట్టి స్థితియందు నీవు చెప్పుపై విషయమును అనగా మీరు ఈ యోగమును ఎప్పుడో ఆదికాలము నాడు సూర్యునకు చెప్పినారనియు అదియే ఇప్పుడు నాతో చెప్పుచున్నారనుట అసంగతముగాక సుసంగతమని ఎట్లు తలంతును? భగవంతుడైన వాసుదేవుడు ఈశ్వరుడు కాదనియు సర్వజ్ఞుడు కాదనియు అజ్ఞానులైన మానవులకు ఉండు ఈ సందేహమును అర్జునుని ద్వారా తెలుసుకుని భగవానుడు ఆ శంకానివారణార్థము ఇట్లని చెప్పుచున్నాడు. 4.5 బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత పరంతప. అనగా ఓ అర్జున, నాకు నీకు కూడా ఇంతకు పూర్వము ఎన్నో జన్మలు కలిగినవి, వాటినన్నింటినీ నేను ఎరుగుదును, కాని నీవు ఎదుగవు. అట్లేలైనా పుణ్యము పాపము మొదలగు సంస్కారముల కారణముగా నీ యొక్క జ్ఞానశక్తి మరుగున పడిపోయి ఉన్నది. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 87. కాని నేను మాత్రము నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావము కలవాడను, అందుచేత నా జ్ఞానశక్తి ఆచ్ఛాదనారహితముగా ఉండియున్నది. ఆ కారణముచేత ఓ పరంతప, నేను అంతయు ఎదుంగుదును. అయితే మరి మీరు నిత్యమైన ఈశ్వరుడవుగదా, నీకు పుణ్య పాపములతో ఎటువంటి సంబంధము లేదుగదా, అటువంటప్పుడు నీకు జన్మ మరణములు ఎందుకు కలుగుచున్నవి అని అర్జునుడు సందేహించగా భగవానుడు ఇలా అన్నాడు. 4.6 అజో 2 సన్నవ్యాత్మ భూతానమీశ్వరో 2 సన్ ప్రకృతిం స్వామతిష్ఠాయ సంభవామ్యాత్మమాయ. అనగా అర్జున, నేను జన్మరహితుడను, అవ్యాత్ముడను, అనగా క్షీణించు గుణము లేనటువంటి జ్ఞానశక్తియే స్వభావముగా కలవాడను. మరియు పిపీలికాది బ్రహ్మ పర్యంతము సమస్త భూతములను నియమించు ఈశ్వరుడను కూడా అయి ఉన్నాను. అయినప్పటికీ కూడా నాయందు గల త్రిగుణాత్మికమైన వైష్ణవమాయను దేనియందు చిక్కి సమస్త జగత్తు నానా అవస్థలు పడుతూ ఉంటుందో, మరియు దేనిచేత మోహించబడి మానవుడు వాసుదేవరూపుడైన తనను తాను గుర్తించలేకయ్యున్నాడో, అటువంటి ప్రకృతిని అటువంటి మాయను నేను నావశము నందుంచుకొని నా ఆనందము కొరకు నేను దేహము ఉన్నవానివలే జన్మించిన వానివలే ఇతరులకు తోస్తూ ఉంటాను. ఇతర ప్రాణుల వలే ఇతర మానవుల వలే నిజముగా నేను జన్మించుటలేదు. మరి ఈ జన్మ ఎప్పుడు ఎందుకు జరుగుచున్నది అంటే చెప్పెదా వినుము. 4.7 యదాయదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అనగా ఓ భరతవంశ సంజాతుడా, వర్ణాశ్రమాది లక్షణములు కలిగి ప్రాణికోటి యొక్క ఔన్నత్యమునకు మరియు వాటికి శుభములు కలిగించినటువంటి ధర్మమునకు ఎప్పుడు హాని సంభవించునో మరియు అధర్మము అతిగా పెరిగిపోవునో, అనగా ప్రాణులకు బాధాకరముగా పరిణమించునో, అప్పుడు ఆ ధర్మమును పునరుద్ధరించుటకు నేను నా మాయ ద్వారా నన్ను సృష్టించుకొందును. ఇంకా ఎందుకనగా 4.8 పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అనగా ధర్మ మార్గమున చరించు సాధుజనులను రక్షించుట కొరకు, అధర్మ మార్గమున చరించి పాపకర్మలు చేయుచు సాధుజనులను పీడించినటువంటి దుష్టులను నశింపజేయుట. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 88. కొరకు మరియు ఆ విధముగా చెడిపోయిన ధర్మమును పునరుద్ధరించుట కొరకు నేను ప్రతియుగమునందును ప్రత్యక్షమగుచుందును. అది 4.9 జన్మ కర్మ చమే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అనా యొక్క ఈ మాయామయ జన్మ మరియు నేజేయు సాధుజన రక్షణ మొదలగు కర్మలన్నీయు అత్యంత దివ్యములు, అనగా అలౌకికములు. అనగా ఆ కర్మలు కేవలము ఈశ్వర శక్తి ద్వారా జరగవలసినవే గాని మానవ శక్తి ద్వారా జరగరానివి. ఎవడు ఈ తత్వమును అనగా ఈ సత్యమును యథార్థముగా తెలుసుకొనునో అతడు ఈ ప్రస్తుత స్థూల సూక్ష్మ మరియు కారణ శరీరములను త్యజించి తిరిగి పునర్జన్మను అనగా మరియొక దేహమును పొందడు. అంతేగాక అట్టి జీవుడు నా వద్దకు వచ్చును అనగా జన్మ మరణ రాహిత్య రూపమైన మోక్షస్థితిని పొందును. ఈ మోక్షమార్గము ఇప్పుడు ఆరంభమైనది కాదు, ఇంతకు పూర్వము కూడా. 4.10 విత్రాగభయక్రోథ మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. అనగా రాగము ఆసక్తి భయము క్రోధము ఎవనికి లేవో అట్టి రాగాది దోషరహితుడు ఈశ్వరునియందు తన్మయత్వమును పొందినవాడు, ఈశ్వరునికి తనకు ఎటువంటి భేదము లేదని తలంచువాడు. బ్రహ్మవేత్త అనగా సర్వవ్యాపక పరబ్రహ్మతత్వమును ఎడింగనవాడు, పరమేశ్వరుడనైన నన్ను ఆశ్రయించినవాడు, కేవలము జ్ఞాన నిష్ఠయందే మనస్సును బుద్ధిని లగ్నము చేసినవాడు. ఇంకా అటువంటి అనేక మంది మహాత్ములు పరమాత్మ విషయక జ్ఞానరూపమైన తపస్సుచే పరమ పవిత్రతను అనగా లోకవాసనలు లేని శుద్ధత్వమును పొంది ఈశ్వర భావముతో మోక్షస్థితిని పొందియున్నారు. జ్ఞానతపస అను విశేషణ శబ్దమును ఇచ్చట వాడుటకు కారణమేమనా అజ్ఞాన నిష్ట ఇతర విధములైన తపస్సులను అనగా ప్రయత్నములను అపేక్షించదు. దీనిని బట్టి చూడగా మీలో అనగా భగవంతునికి గూఢ రాగద్వేషములున్నట్లుగా తోచుచున్నది. ఏలైనా ఆయన కొంత కొంతమందికి మాత్రమే ఆత్మభావము ప్రదానము చేయుచుండును, అందరికీ అట్టి ఆత్మభావమును ఎందుకు కలుగజేయరు అన్నచో అందులకు సమాధానముగా